శ్రీయేసు దేవా శుభక్రీస్తు ప్రభువ నీ జన్మదినమున నీ పూజ చేసి వచ్చినమయ్యా నీ దృష్టి మాపై ప్రసరింపుమయ్యా అందించే శాపము మోక్ష ద్వారమును మూయించే స్వామి మనుజ రూపమునందు మంటెపై పుట్టి మరణ దానిని నీవు తెరపించినావు శుభక్రీస్తు ప్రభువ నీ జన్మదినమున నీ పూజ చేసి వందనాలర్పింప వచ్చినమయ్యా నీ దృష్టి మాపై ప్రసరింపుమయ్యా చేత పతనంబునంది కష్టాల పాలై కన్నీటి నడుమ నివసించు మమ్ము కరుణించినావు మరణంబు నుండి మరణించినావు శుభక్రీస్తు ప్రభువ నీ జన్మదినమున నీ పూజ చేసి వందనాలర్పింప వచ్చినమయ్యా నీ దృష్టి మాపై ప్రసరింపుమయ్యా ఆత్ములైనట్టి నరజాతి బ్రోవ నీ ప్రాభవమును నీ వైభవమును అన్నిటినీ వదలి మామూలు మనిషిగా అవనిలో నీవు అవతరించావు శుభక్రీస్తు ప్రభువ నీ జన్మదినమున నీ పూజ చేసి శ్రీయేసు దేవా శుభక్రీస్తు ప్రభువ నీ జన్మదినమున నీ పూజ చేసి వందనాలర్పింప వచ్చినమయ్యా నీ దృష్టి మాపై ప్రసరింపుమయ్యా వందనాలర్పింప వచ్చినమయ్యా నీ దృష్టి మాపై ప్రసరింపుమయ్యా